అధ్యాస అత్రానాత్మన్యహమితి మతి బందయేషోస్య పుంసః ప్రాప్తో జ్ఞానాత్ జననమరణక్లేశ సంపాత హేతురః ఏనే వాయం వపురిదా మసత్సత్యమిత్యాత్మబుద్ధ్యా పుష్యత్యక్షత్యవతి విషయే స్తంతుభ్యః కోసకృద్వత్. 139. అస్య పుంసః ఈ పురుషునకు అత్ర ఈ అనాత్మని అనాత్మయైన జననమరణక్లేశ హేతుః జననమరణాదిక్లేశములు వచ్చుటకు అధ్యాస 211. హేతువగు అహం ఇతి మతేహ నేను అనెడు బుద్ధి అజ్ఞానత్ అజ్ఞానము వలన ప్రాప్తః పచ్చినై ఏషః ఇదియే దిందః బంధము ఏ నైవ ఏ బంధము చేతనే అయం ఈ పురుషుడు ఇదమి అసత్ వపునసత్తైన శరీరమును సత్యమితి సత్యమైనది అని ఆత్మబుద్ధ్యా ఆత్మబుద్ధిచే విషయః విషయములతో తంతుభ్యాహ దారములతో కోసకృద్వత్ సాలెపురుగువలే పుష్యతి పోషించున్నాడో ఉక్షతి తడుపుచున్నాడో అవతి రక్షించుచున్నాడో వెనుక చెప్పిన విధమున వాస్తవమున పరమాత్మయే స్వస్వరూపమైనను ఈ పురుషునకు అనాది సిద్ధావిద్యావశముచే అనాత్మని అనాత్మయందు దేహాదికమునందు అహమితి మతేహ నేను మనుష్యుడను నేను క్షుత్పిపాసాదులు కలవాడను నేను ఇచ్చించుచున్నాను చేయుచున్నాను అనుభవించుచున్నాను మొదలగు ఏ బుద్ధియున్నదో అది ఏ బంధము అజ్ఞానతప్తః అనునది అందులకు హేతువు. ఏ భ్రమేనను దోషము వలననే కలుగును శరీరాదుల విషయమున కలుగు ఆత్మత్వభ్రమమునకు కూడా స్వరూపాజ్ఞానమే దోషమై కారణమగుచున్నది. అత్ర ప్రత్యక్షమైన దేహాద్యనాత్మ పదార్థమునందు అని యర్థము. సాంఖ్యాదమతమున మూలాజానమే అంగీకరింపబడలేదు అందుచే వారిమతమున బంధమోక్షము కుదురదు అని గ్రహింపవలెను. బంధము అజ్ఞానము వలన కలుగుచున్నది అని అంగీకరించు పక్షమున జ్ఞానముచే అజ్ఞానము నివర్తింపగనే దానివలన వచ్చు బంధము కూడా తొలగిపోవును అని చెప్పవచ్చును. అట్లు కానిచో బంధము సత్యమైనచో అది జ్ఞానమాత్రముచే నివర్తించును అని చెప్పుట కుదురదు. దోషము లేకుండా భ్రమ జనించుట కూడా అనుపపన్నము కావున బంధమునకు అజ్ఞానము కారణమని చెప్పుటయే యుక్తము. బంధమునకు కార్యమును చెప్పుచున్నాడు. జననమరణముల వలన కలుగు దుహఖమునందు సంపాతము అనగా మునుగుట దానికి కారణము. జననమరణ అనునది దుహఖ హేతువులగు క్షుత్పిపాసాదులన్నిటికి శ్రీవివేక చూడమని హేతుః అనుదానికి ఉపలక్షణము లేదా జననమరణకేశ సంపాత జననము మరణము క్లేశములు వీటి యొక్క సంపాతము తన ధర్మములుగా గ్రహించుట అందులకు కారణము అని అర్థము. ఈ పక్షమున క్లేశ పదముచే అస్మిత రాగద్వేష అభినివేశములను కూడా గ్రహింపవలెను. 5. క్లేశములలో మొదటదగు అవిద్యయే ఇచ్చట అనాత్మన్యహమతి మతిర్బద్ధ అను పదమున బంధముగా చెప్పబడినది. అనిత్య శుచిదుఖానాత్మను నిత్య శుచిసుఖాతృత్వ ఖ్యాతి రవిద్య అనిత్యములను నిత్యములనియు అశుచిని శుచియనియు దుహఖమును సుఖమనియు అనాత్మను ఆత్మేనియు భావించుట అవిద్య అని యోగసూత్రము చెప్పుచున్నది. స్థూల శరీరాభిమానము వలన జననమరణ సంపాతము ఆనందమయదులయందు అభిమానము వలన రాగద్వేషాభినివేశములు సంపాతము కలుగును. ఈ విధముగా క్లేశములలో మొదటిదియు బంధనామధేయము కలదీలగు కార్య విద్య సకల విధ దుహఖ హేతువగుచున్నది. ఏనేవ అనాత్మను ఆత్మగా గ్రహించుటాను ఏ బంధముచే పురుషుడు అసత్తైనా ఈ శరీరమును సత్యమైనది అనియు ఆత్మబుద్ధ్యానేను అనెడు అభిమానముచేతను విషేహ బంధకములైనను అనుకూలమైనవి వలె కనబడుచున్న రసాది విషయములచే పోషించుచున్నాడు తడుపుచున్నాడు రక్షించుచున్నాడు. తంతుభ్యః కోసకృద్వత్ అనునది ఇందులకు తగిన దృష్టాంతము. కోసమును నిర్మించు ఒక విధముగు పురుగు తన దేహమునందున్న లాలజలము యొక్క వ్యయముతో దారములను నిర్మించి వాటిచే రక్షింపబడదు. ననెడు భ్రాంతితో దాని మధ్య లగ్నమై బయటకు రాజాలక వ్యర్థముగా ఎట్లు మరణించునో అట్లే జీవుడు కూడా శరీరమును ఆత్మగా తలచి విషయములచే దానిని పోషించుచు దానికి వసుడై జన్మమరణది సకల దుహకములను అనుభవించుచుండును అని భావము. కావుననే చెప్పబడినది 212 అధ్యాపాయ స్వయం వినిర్గంతుమసత్ ఏవ సన్ తతస్తదనర్మ్యతే చలగ్న కోసక్రిమి ఆత్మరక్షణ చేసుకొనవలే ననెడు అభిలాషతో తన దేహమును దారములతో చుట్టి చుట్టి తాను బయటకు రాజాలక చివరకు దానిలోనే తగులుకొని మరణించును. అవన మనగా రక్షణము అనగా ఉన్నదానిని పాలించుకొనుట, పోషణం అనగా ఉన్న దానిని పెంచుట అని భేదము. అవ అధిష్టానమునకును ఆరోగ్య వస్తువునకు గల భేదమును గ్రహించినచో అధ్యాసమే అసంభావ్యముగాన మూలకారణమగు అజ్ఞానము అవివేకము ద్వారా బంధ హేతువగుచున్నది అను విషయమును దృష్టాంతపూర్వకముగా విశదీకరించుచు అధ్యాసమును గూర్చియు బంధశబ్దార్థమును చెప్పుచున్నాడు. అతస్మిన్ సద్బుద్ధ్యః ప్రభవతి విమూఢస్య తమసా వివేకాభావాద్వై స్ఫురతి భుజగే రజ్జుధిషణ తతోనర్థవ్రాతో నిపతతి సమాదాతు రధికః తతో యోసద్గాహః సహి భవతి బంధశృణు సఖే. 144 తమసా అజ్ఞానముచే విమూఢస్య మూఢుడైనవానికి అతస్మిన్ అధికాని దానియందు తద్బుద్ధి అది ఎనెడు బుద్ధి ప్రభవతి కలుగుచున్నది వివేకాభావాద్వై వివేకము లేకపోవుటచేత. స్ఫురతి స్ఫురించు భుజగే సర్పమునందు రజ్జుధిషణ రజ్జువనెడు బుద్ధి కలుగుచున్నది. ఈయహ అటుపిమ్మట సమాధాతు దానిని తీసుకున్నవానికి అధికహ అధికమైన అనర్థవాతహ అనర్థసముదాయము నిపతతి వచ్చిపడుచున్నది. తతః కారణము వలన యహ ఏ అసద్రోహః అసజ్ఞానము గలదో సహ అదియే బంధః బంధముగా భపతి హి అగుచున్నది కదా. హే సభే అహా ఓ మిత్రుడా శృణు వినుము. 218 శ్రీ వివేక చూడామణి వివేకము అజ్ఞానముచే విమూఢస్య వివేకరహితమైన చిత్తము కల పురుమునకు అతస్మిన్ అనాత్మయగు దేహాదికమునందు తద్బుద్ధ్యః ఆత్మబుద్ధి ప్రభవతి కలుగుచున్నది. అది ఎట్లనగా లేకపోవుట వలన భాసించుచున్న సర్వమునందు ఇది రజ్జువు కాదు అను భేదజ్ఞానము లేకపోవుట వలన వైదాని వలననే రజ్జువనెడు బుద్ధి కలుగుచున్నది. తతః ఆ రజ్జుబుద్ధి కలిగిన తరువాత అది గ్రహింపతగనదే అను అభిప్రాయముతో సమాధాతుః ఆ సర్పమును గ్రహించిన వానికి అధికః అనర్థవతః మరణపర్యంతమగు బహు విధ దుహక సముదాయము వచ్చి పడుచున్నది. తతః కారణము వలన ఏ అసద్ధాహః ఒక విధముగనున్న దానిని మరియొక విధముగ గ్రహించుట అనున్నది ఏది కలదో అది ఏ బంధము. నిశ్చయము అనాత్మేందు ఆత్మాధ్యాసము అత్యంత అనర్థకరమను విషయమును సూచించుటకై రజ్జువునందు కలుగు సర్పబుద్ధిని దృష్టాంతముగ చెప్పక సర్పమునందు కలుగు రజ్జుబుద్ధి దృష్టాంతముగ చెప్పబడినది. అవ ఇప్పుడు ఈ బంధమిట్లు వచ్చినది అను ప్రశ్నకు ప్రత్యుత్తరము చెప్పుటకు ప్రారంభించుచున్నాడు. అఖండ నిత్యాద్వైబోధ సత్యాస్ఫురంతమాత్మాన మనంత వైభవం సమావృణోత్యావృతి శక్తి రేషాతమోమయీ రాహురివార్క బింబం. 141 అఖండ నిత్యాద్య బోధ సత్య అఖండము నిత్యము ద్వితీయ రహితము అగు బోధరూపమైన శక్తితో స్ఫురంతం ప్రకాశించుచున్న అనస్త వైభవం ఆనంతమైన వైభవము గల ఆత్మానం ఆత్మను తమో మయి తమోమేమైన ఏషా ఈ ఆవృతిశక్త్యః ఆవరణశక్తి రాహుంహ రాహువు అర్కబింబం ఇవ సూర్యబింబమును వలె సమావృణోతి కప్పివేయుచున్నది. 214 అధ్యాస 215 అజ్ఞానమునందు ఆవరణశక్తి విక్షేపశక్తి అనుబంధ హేతువు. లఘు రెండు శక్తులున్నవి, అవి ఇట్లు బంధ హేతువు లగుచున్నవో క్రమముగా చెప్పుచున్నాడు. అఖండ అపరిచ్ఛిన్నమును కావుననే నిత్య ఉత్పత్తి నాశశూన్యమును అద్వయ ద్వితీయ శూన్యమగు ఏ బోధరూపమగు శక్తి కలదో స్వాభావికీ జ్ఞానబలక్రియాచ స్వభావసిద్ధమగు జ్ఞానబలక్రియయు అయమాత్మా బ్రహ్మ సర్వాను భూచ్ ఈ ఆత్మయే సర్వాత్మరూపమున అన్నింటినీ అనుభవించుచున్న బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, విజ్ఞానమానందం బ్రహ్మ, కృత్స్నః ప్రజ్ఞానఘన ఏవాని శృతి చెప్పుచున్నది, అట్టి శక్తితో ప్రకాశించుచున్నది. అనంతవైభవం విభువు సర్వవ్యాప్తము యొక్క ధర్మము వైభవము. అనంతాను విశేషణముచే ఆ వైభవము గగనాదులందువలే ఆపేక్షికము కాదని చెప్పుచున్నాడు. నిరపేక్షమైన వైభవము కలది అని యర్థము. అతిపరిచ్ఛిన్నము లఘు దేహాదులందు అహంకారము అత్యంతము అయుక్తమని చెప్పుటకే దానిచే నిరతిశయ మహత్వము చెప్పబడినది. ఇట్టి ఆత్మయందు అజ్ఞానము వలన పరిచ్ఛిన్నత్వ సద్వయత్వ నిర్యత్వ జడత్వాదికము ఆరోపింపబడుచున్నది. అందులకు హేతువును విశదీకరించుచున్నాడు. అనంత వైభవము కలదియు అఖండ నిత్యాద్వయ బోధశక్తితో ప్రకాశించు నదియు ఆత్మను తమోమయీ తమః ప్రచురమైన ఏషాయి వివేకవంతులకు ప్రత్యక్షమైన ఆరుతి శక్తి. అర్కబింబం గొప్ప ప్రకాశముతో ప్రకాశించుచున్న సూర్యమండలమును తమోమయుడగు రాహువువలే సమావృణోతి భాసింపని తన అసాధారణ ధర్మములు కలదానినిగా చేయుచున్నది. మహాప్రకాశవంతుడైనను సూర్యుదేవిధముగా రాహువుచే ఆవృతుడై ప్రకాశించుటలేదు అని చెప్పబడుచున్నాడు. అట్లే అట్టిదైనను ఆత్మ ఆవృతి శక్తిచే కప్పబడినదే, తెలియబడని వాస్తవ స్వరూపముగలదే ఉన్నది అని భావము. 216 శ్రీ వివేకచూడామణి అవతిరోభూత ఇత్యాది శ్లోకముచే పూర్వార్ధమున ఆవరణ కార్యమును ఉత్తరార్ధముచే విక్షేపశక్తి కార్యమును క్రమముగా చెప్పుచున్నాడు. అతిరోభూతే స్వాత్మ న్యమలతర తేజోవతి పుమాన్ అనాత్మానం మోహాదహమితి శరీరం కలయతి తతః కామక్రోధ ప్రభృతిభిః రమం బద్ధక గుణేః పరం విక్షేపాఖ్యా రజస ఉరుశక్తి వ్యథేతి. 142 అమలతర తేజోవతి అతి స్వచ్ఛమగు తేజస్సు గల స్వాత్మని స్వాత్మస్వరూపము తిరోభూతే సతి కప్పబడిన దగుచుండగా పుమాన్ పురుషుడు మోహాత్ అజ్ఞానము వలన అనాత్మానం అనాత్మయేన శరీరం శరీరమును అహమితి నేను అని కలయెత్తి చూచుచున్నాడు. తతః అటుపిమ్మట రజసః రజోగుణము యొక్క విక్షేపాఖ్యా విక్షేపమను పేరుగల ఉరుశక్తి అహ గొప్ప శక్తి. కామక్రోధ ప్రభృతిభ్యః కామము క్రోధము మొదలగు బద్ధక గుణేహ బంధకరములగు గుణములచే పరం మిక్కిలి వ్యథేతి బాధించును. అతిస్వచ్ఛ ప్రకాశముగల స్వస్వరూపమైన పరమాత్మ అజ్ఞానము నందలి ఆవరణ శక్తి చే కప్పబడి స్పష్టముగా కనబడకుండగా పుమాన్ జీవుడు మోహాత్ అవివేకము వలన అనాత్మానం ఆత్మభిన్నమైన శరీరమును నేను అను తాదాత్మ్య బుద్ధితో గ్రహించుచున్నాడు అభిమానించుచున్నాడు. తతః శరీరముపై తాదాత్మ్యాభిమానము కలిగిన పిమ్మట ఈ పురుషుని రజోగుణమునకు సంబంధించిన విక్షేపమను ప్రబలమగు శక్తి. కామక్రోధములు ఏ లోభ దంభ అసూయ అహంకార ఈష్యా మత్సరాదులకు ఆది ఎందున్నవో అట్టి బద్ధక గుణేహ అధ్యాసము వృద్ధి పొందుటకు కారణభూతములగు ధర్మముల చేత మిక్కిలి వ్యథేతి దుహఖింపజేయును చేయుచున్నది. శరీరాభిమానము కలవానికి ఆ శరీరమునకు అనుకూల దుహఖజటలునిగా 217 ఏల్ మగు వస్తువు విషయమున కామము అది లభించనిచో క్రోధము లభించినచో లోభము మొదలగునవి ఉండుట ప్రసిద్ధమే కదా. గీతలో కూడా చెప్పబడినది త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభంతాస్మాదేతత్రయం త్యజేత్, కామము క్రోధము లోభము అను ఈ మూడును ఆత్మనాశ హేతువగు మూడు విధములైన నరకద్వారములు. కావున ఈ మూడింటిని విడువవలెను. అవ ఈ విధముగా ఆవరణ విక్షేపశక్తులచే సర్వానర్థములముగా చెప్పబడిన అజ్ఞానమును గూర్చి మరల విశదీకరించుచున్నాడు. మహామోహ గ్రాహగ్రసన గలితాత్మావగమనో ధియో నానావస్థాః స్వయం అభినయం సద్గుణతయా అపారే సంసారే విషయ విషపురే జలనిధౌ నిమజ్జోన్మజ్జాయం భ్రమతి కుమతః కుత్సితగతః. 143. మహామోహ అవగమనః మహామోహ గొప్ప మోహమనెడు గ్రాహ మొనలి యొక్క గ్రసన మింగుటచే గలిత తొలగిపోయిన ఆత్మావగమనః ఆత్మజ్ఞానము కలవాడే స్వయంతాను తద్గుణతయా బుద్ధిని ఉపాధిగా కలిగియుండుటచే ధేహ బుద్ధి యొక్క నానావస్థాను వివిధావస్థలయందు అభినయం అభినయించుచు కుమతః చెడ్డ బుద్ధి గలవాడై కుత్సితగతః కుత్పితమైన గతి కలవాడై విషయ విషపురే విషయములనెడు విషప్రవాహము గల అపరేనంతమైన సంసారే జలనిధో సంసారమనెడు సముద్రమునందు అయం ఈ జీవుడు నిమజ్జ సజ్యమునిగి ఉన్మత్య తేలి భ్రమతి తిరుగుచున్నాడు. దృఢతరమగు అవివేకమనెడు మకరము యొక్క గ్రసనము అనగా మకరముచే మృంగబడుట దానిచే నష్టమైన ఆత్మ యొక్క అధ్యాస. 218. శ్రీ వివేక చూడామణి సమ్యజ్ఞానము కలవాడై అనగా ఆత్మ యొక్క యథార్థ స్వరూపమును తెలియజాలని వాడై బుద్ధి యొక్క నానావస్థాః వివిధ పరిణామములను తద్గుణతయా ఆ బుద్ధి యొక్క గుణములు కలవాడగుటచే అనగా దానిచే అపహితుడగుటచే ఉపాధి ప్రతిబింబ పక్షపాతిగాన ఉపాధభూతమగు బుద్ధికి లొంగిపోయినవాడై నీరు కదలినప్పుడు దానిలో ప్రకాశించు సూర్యప్రతిబింబము గూడ కదలుట ప్రసిద్ధము కదా. సమానః సన్ ఉభౌ లోకే అనుసంచరతి ధ్యాయతీవ లేలాయతీవ సధీహ స్వప్నో భూత్వా ఇమం లోక మతిశ్రామతి. బుద్ధితో సమానుడై రెండు లోకములను గూర్చి సంచరించుచుండును ధ్యానము చేయుచున్నట్లు కదలుచున్నట్లు కనబడును. బుద్ధితో కూడినవాడై స్వప్నముగా అయి లోకమును అతిక్రమించును అని శృతి చెప్పుచున్నది. స్వయం అభినయం తనయందు ఆరోపించుకొనుచు అపారే అవధులు లేని విషయములనెడు విషప్రవాహము గల సంసార సముద్రమునందు ఇచట సప్తమికి సామానాధికరణ్యము అర్థము. అందుచే సంసారమే సముద్రము అను అర్థము వచ్చును. కుమతః కుత్సితమైన అనగా బ్రహ్మను పొందని బుద్ధి కలవాడే కుత్సితగతః కుత్సితమైన అవగతి జ్ఞానము కలవాడే లేదా నరకాద్యధోలోకగతి కలవాడే ఈ పురుషుడు స్వాతంత్ర్య విహీనుడై క్రిందికి పోవుచు పైకి వచ్చుచు తిరుగుచుండును. బుద్ధిని వశములో నుంచుకొసజాలని వాడు ఇంద్రియలోలుడై విషయాధీను డగుటచే అతనికి భ్రాంతి పరంపరయేగాని సంసారపరమగు బ్రహ్మ యొక్క ప్రాప్తియుండదు అని భావము. అవ ఒకదాని వలన పుట్టినది దానినే కప్పివేయనను విషయమును దృష్టాంతపూర్వకముగా చెప్పుచున్నాడు. అధ్యాస భానుప్రభా సంజనితాభ్రపంక్తి భానం తిరోధాయ యథా విజృంభృతే ఆత్మోదితాహంకృతీరాత్మతత్వం తథా తిరోధాయ విజృంభతే స్వయం. 144. భానుప్రభా సంజనిత సూర్యకాంతి వలన జనించిన అభ్రపంక్తి అహమేఘపంక్తి యథా ఏ విధముగా భానం సూర్యుని తిరోధాయ కప్పి విజృంభృతే విజృంభించునో తథా అట్లే ఆత్మోదిత ఆత్మ నుండి జనించిన అహంకృత్యః అహంకారము ఆత్మతత్వం ఆత్మతత్వమును తిరోధాయ కప్పివేసి స్వయం తాను విజృంభృతే విజృంభించును. సూర్యకిరణముల వలన జనించిన అప్పులను ఉదకమును ధరించినవి అభ్రములు అనగా మేఘములు వాటి యొక్క మాల. గ్రీష్మమున సూర్యకిరణములచే పైకిలాగబడిన జలము లీ మేఘములుగా అగునని ప్రసిద్ధము. ఆ మేఘమాల తనను పుట్టించిన సూర్యుని కప్పివేసి ఏ విధముగా విజృంభతే తాను ముందుకు వచ్చునో ఆ సూర్యుని కిరణముల నుండియే జనించుట ఆ సూర్యుని కప్పివేసి తాను భాసించుటాని సర్వాంశములందును దృష్టాంతము. అట్లే ఆత్మ వలన జనించిన ఏ అహంకృత దేహాదులయందు నేను అను బుద్ధి కలదో అది ఆత్మాధీనమగు సత్తయు స్ఫూర్తియు కలదైనను ఆత్మతత్వం ఆత్మీయథాత్మ్యమును అనగా ఆత్మ యొక్క నిత్యశుద్ధబుద్ధముక్త స్వభావత్వమును తిరోధాయ దాని యొక్క స్ఫుటభానమును ప్రతిబంధించి తాను విజృంభతే ఎదుట స్ఫూర్తి కలదిగా అగును. అహంకృత అనుపదమునకు బుద్ధి అనేనను అర్థము చెప్పవచ్చును. అది కూడా ఆత్మ నుండియే జనించి విజ్ఞానమై కోశ రూపమున ఆత్మను ఆవరించుచున్నది. ఇప్పుడు ఆవరణ విక్షేపకార్యమును దృష్టాంతపూర్వకముగా చెప్పుచున్నాడు.